ఓం ఈశానాస్యం పాస్యమిదం ఇదాం సర్వం సర్వయ్యతే యత్కిం కించ జగత్యాం జగత్యాం జగతే జగతి జగతే తేన త్యక్తేన త్యక్తేన భుంజీథాః భుంజీథామా మా గృధః గృధః కస్య కస్య స్విదే స్విద్ధనం ధనమిది ధనం కుర్వన్నేవ దేవేహ ఇహ కర్మాణి కర్మాణి విదీభిషేత్ శతం శతాం సమాహ సమాయితి సమాహ ఏవం త్వయి త్వయి నాన్యసా అన్యథేతః ఇతోస్తి అస్తి న కర్మ కర్మ లిప్యతే లిప్యతే నరే నరైతి నరే అసుర్యా నామతే తే లోకాః లోకా అంధేన అంధేన తమసా తమసా వ్రీతాః ఆవ్రీతా ఇత్యా ప్రేతాః తాగ్రస్తే ప్రే ప్రేత్యా ప్రేత్యాభి ప్రేత్యేతి ప్ర ఇత్యా అభిగచ్చంతి గచ్చంతి యే కే చ చాత్మహనః ఆత్మానో జనాః ఆత్మన ఇత్యాత్మహనాః జనా ఇతి జనాః అనేకం ఏకం మనసః మనసో దవీయః దవీయో నైనతే దేవాః దేవా ఆప్నువన్ ఆప్నువన్ పూర్వం పూర్వమర్షతే అర్షదిత్యర్షతే తద్ధావతః ధావతోన్యాన్ అన్యానతి అత్యేతి ఏతి తిష్టతే తిష్టత్తస్మిన్ తస్మిన్నవః అవో మాతరిష్వాః మాతరిష్వాః దధాతి దధాతీతి దధాతి తదేజతి ఏజతి నా మేజతి ఏజతి దూరే దూరకు అంతికే ఊమియుత్యో అంతిక ఇత్యంతికే అంతరస్యా అస్య సర్వస్య సర్వస్యో సర్వస్య ఊమియుత్యో సర్వస్యాస్య అస్య బాహ్యతః బాహ్యత ఇది బాహ్యతః యస్తో సర్వాణి సర్వాణి భూతాని భూతాన్యాత్మన్ ఆత్మన్నేవ ఏవానుపశ్యతి అనుపశ్యతీత్యను పశ్యతి సర్వభూతేషు చ సర్వభూతేష్విది సర్వభూతేషు చాత్మానం ఆత్మానంతతః తతో నవీ విజోగుప్సతే జుగుప్సత ఇతి జుగుప్సతే యస్మిన్ సర్వాణి సర్వాణి భూతాని భూతాన్యాత్మా ఆత్మైవ ఏవాభూత్ అభూవద్విజానతః విజానత ఇతి విజానతః తత్తకః కో మోహాః మోహః కః కశోకాః శోకేకత్వం ఏకత్వమనుపశ్యతః ఏకత్వమిత్యేకత్వం అనుపశ్యత ఇత్యను పశ్యతః సపరి పర్యగాత్ అగాచ్చుక్రం శుక్రమకాయం అగాయమౌరణం ఔరణమస్నాభిరం అస్నాభిరాం శుద్ధం శుద్ధమపాపవిద్ధం అపాపవిద్ధమిత్యపాప విద్ధం కవిర్మనీషీ మనీషీ పరిభూః పరిభూస్వయంభూః పరిభూరితి పరిభూః స్వయంభూవర్యాచాతక్షతః స్వయం భూరి స్వయం భూ శాశ్వతీభ్యమాభ్యమాభ్యైతి సమాభ్యంధంతమా తమ ప్రవీశంతి విశంతి విద్యా అవిద్యాముపాసతే ఉపాసతయిత్యోప ఆసతే తతో భూయలివ భూయలిపతే భూయలివేతి భూయాః ఇవ చేతమాః తమోయే యవో విద్యాయాం భూమియిత్యోం విద్యాయాగ్నేరతాః రతాయితి రతాః అన్యదేవా దేవాహుః ఆహుర్విద్యయా విద్యయాన్యే అన్యదాహు ఆహురవిద్యయా అవిద్యయేత్యవిద్యయా ఇది శుశ్రుమ శుశ్రుమధీరాణా ధీరాణాన్యే ఏనాహ నస్తతే తద్వీరచక్షిరే విరచక్షిరీతి విచక్షిరే విద్యాం చ విద్యాం అవిద్యాం చయః యస్తత్ తద్వేద వేదోభయం ఉభయాం సహ సహేతి సహ అవిద్యయా మృత్యుం మృత్యుం తీయత్వా తీయత్వా విద్యయా విద్యయామృతం అమృతమశ్నుతే అశ్నుత ఇత్యశ్నుతే అంధంతమాః తమ ప్రవీశంతి విశంతి సంభూతిం అసంభూతిముపాసతే అసంభూతిమిత్యసంభూతిం ఉపాసత ఇత్యోప ఆసతే తతో భూయ ఇవ భూయ ఇవతే భూయ ఇవేతి భూయాః ఇవ చేతమాః తమోయే యవసంభూత్యాం సంభూత్యాగ్రతాః సంభూత్యామితి సంభూత్యాం రతాయితి రతాః అన్యదేవా ఏవాహుః ఆహుః సంభవాత్ సంభవాదన్యత్ సంభవాదితి సంభవాత్ అన్యదాహుః ఆహురసంభవాత్ అసంభవాదిత్యసంభవాత్ ఇతి శుశ్రుమ శుశ్రుమధీరాణాం ధీరాణాయ్యే ఏనాః నస్తత్ తద్వీచచక్షిరే విచచక్షిర ఇతి విచచక్షిరే సంభూతిం చ సంభూతిమితి సంభూతిం చ వినాశం వినాశం చ వినాశమితి వి నాశం చయః యస్తత్ తద్వేద వేదోభయం ఉభయాం సహ సహేతి సహ వినాశేన మృత్యుం వినాశేనేతి వినాశేన మృత్యుం తీయత్వా తీయత్వా సంభూత్యా సంభూత్యామృతం సంభూత్యేతి సంభూత్యా అమృతమశ్నుతే అశ్నుత ఇత్యశ్నుతే హిరణ్మయేన పాత్రేణ పాత్రేణ సత్యస్య సత్యస్యాపీహితం అపీహితం ముఖం అపీహితమిత్యపీహితం ముఖమితి ముఖం తత్వం త్వం పూషన్ పూషన్నప అపావృణో ఆవృణో వృణసత్యధన్ మాయ సత్యధన్ మాయ ధృష్టయే సత్యధన్ మాయేతి సత్యధన్ మాయ ధృష్టయతి ధృష్టయే పూషన్నేకర్షే ఏకర్షే యమా ఏకర్ష ఇత్యేకర్షే యమసూవర్య సూవర్య ప్రాజావత్యా ప్రాజావత్యవీ ప్రాజావత్యేతి ప్రాజాపత్యా వ్యోహ ఊహరశ్మీ రశ్మీన్ సమూహ ఊహతేజా తే జోయతే యత్తే తే రూపం రూపం కళ్యాణతమం కళ్యాణతమం తత్ కళ్యాణతమమితి కళ్యాణతమం తత్తే తే పశ్యామి పశ్యామీతి పశ్యామి యోసౌ అసావసౌ అసౌ పురుష పురుషస్థ సోహం అహమస్మి అస్మీత్యస్మి వాయురనీలం అనీలమమృతం అమృతమథ అథేదం ఇదం భస్మాహంతం భస్మాంతాం శరీరం భస్మాంతమితి భస్మ అంతం శరీరమితి శరీరం క్రతో క్రతోస్మర క్రతో ఇది క్రతో స్మర కృతం కృతగ్రస్మర స్మర క్రతో క్రతోస్మర క్రతో ఇది క్రతో స్మర కృతం కృతగ్రస్మర స్మరేతి స్మర పూర్ణమిదం పూర్ణాత్ పూర్ణముదచ్యతే పూర్ణస్య పూర్ణమాదాయ పూర్ణమేవావశిష్యతే ఓం శాంతి శాంతి శాంతి ఓం ఇది వాజసనీయ శుక్లయజుర్వేద కాణ్వశాఖాయాః సంహిత పదక్రమ పాఠః సంపూర్ణః. సంహితా నయతే సూర్యం పదం చ శశినః పదం క్రమశ్చ నయతే సూక్ష్మం యత్తత్ పదమనామయం ఇతి యాజ్ఞవల్క్య శిక్షాయాం. లబ్ధ్వా రహస్యాని సుదుర్లభాని ఇజూంషి శుక్రాని వివస్వతోయః స్వర్గాపవర్గౌ అకరోత్ ప్రకాశం జయత్యసౌ బ్రహ్మవివేకహంస. ఓం తత్సతే శ్రీ యాజ్ఞవల్క్య ప్రీయతాం. అథ శుక్లయజుః కాణ్వ శాఖీయాక్రమకారిచా ఇషేత్వేత్యయమధ్యాయః శనువాకాంతవేష్టనః గాయత్రేణాంతవేష్ట్యోత్ర పురాక్రూరత్రివేష్టనః కృష్ణోశ్చాలిచతుష్టైక్యం వీతిహోత్రం ద్వివేష్టనః సమిజాదిచతుష్టైక్యం అగ్నే వాజానువాచకృతే దేవసవితస్పష్టైక్యం ఏషాదేతుద్వివేష్టనః ఏతత్తే యుగళైకత్వం అగ్నిహోమానువాచకృతే అగ్నే దగ్ధాత్రయైకత్వం దేవాదాతుమిదోద్యుమితే సంబద్ధిస్తు చతుష్టైక్యం సంవత్సే ద్యువేష్టన యజ్ఞసంచేతి షట్ైక్యం గురువిష్ణోద్వేష్టన తోశ్చారిద్వైకత్వం అగ్నయేష్టినవేష్టనం ఏదోద్వివర్ణమోద్వైక్యం ఆసక్తోర్జన్ ద్విడ్వితే సమిషాధ్యష్టశుద్ధివితే అగ్నిజ్యోతిషలైకత ఇంద్రపశ్చాద్వివేష్యస్యాతి సమిదస్యంతవేష్టన ఉపప్రక్షత్వపి ద్యువితే తనూపాసప్తకైకత ఉపత్వా పంచశుద్ధివితే ఇళయేష్యంతవేష్టన సోమానమష్టశుద్ధివితే పరితే దూఢభస్త్రివితే భూభువస్వోనువాచైక్యం ప్రకాశీదిద్వివేష్టన యద్గ్రామేత్యంతవేష్ట్యస్యాతి మోషూనోక్రందు విద్యువితే అవభృదేత్యంతవేష్ట్యః పూర్ణాదర్యష్టశుద్ధివితే ఏషత్రైక్యం త్ర్యంబకయోః ద్విడ్విడ్పరోంతవితే వాజినాం వాజోద్వివేష్ట్యః వాజ్యహం పంచకైకత ఏదమాదిత్యశుద్ధివితే మహీనాని యుగళైకత ఆవోద్వివేష్టన స్వాహ యజ్ఞమిత్యంతవేష్టన ఆగూత్తే ప్రైదే త్రివృతే విశ్వోదేవస్య తుద్వివృతే ఋక్సామయోశ్చతుష్టైక్యం వ్రతం కృత్ సప్తకైకత త్వమగ్నే వ్రతపాద్వివృతే రాశ్రేయేత్యంతవేష్టన ఏషాదే పంచకైకత్వం వశ్యాదిచతురేకత ఏషతే యుగళైకత్వం అభిత్యంతుద్వివేష్టన ప్రజాభ్యస్వాంతవచ్చంద్రం ప్రథమార్థాంతవేష్టన సగ్నేర్ధయుక్తపసన్వాదిచతురేకత ప్రతిపంథాన్ ద్వేష్య సత్ అదిత్యాస్వక్తివేష్టన వనే సూర్యద్విడ్వితి ఉస్రాయేతం యుగైకత నమో ద్విడ్వరుణస్ శాంతవృచ్చపరో ద్వివృతి అగ్నేస్తనూర్యుగైకత్వం భవతాగ్నౌ ద్విడ్వితి ఆపతప్తేంద్రఘోషేషు హ్యన్వాకాంతవేష్టనం నీజ ప్రభృతిషు ద్వివృతి దేవశ్రియుగలైకత విష్ణోర్వాదిత్యషు ద్వివృతి విష్ణోరదాతమంతవృతి ఆదదే పంచకైకత్వం యవోసి చతురేకత పరిత్వా గిర్వణో ద్వివృతి ఇంద్రస్యోరసాంతవృతి విభూరస్యనువాకైక్యం యోజిర్వేష్టచతుష్టవాన్ అగ్నేయన్నో ద్వివృద్వృతి దేవసారిత్రయైకత అత్యన్యాం త్రితయైకత్వం అయం హిత్వాద్వివేష్టనః అగ్రేణీరంతవృద్యాతే త్రిషు ద్వివృత్పరోంతవృతి ఉపావీర నమస్తే చ సంతే చేత్యనువాకృతి సముద్రాది చతుష్టైక్యం ఇదమాపోద్వయోద్వివృతి అగ్నేర్వస్తంతవేష్య స్యాత్ అమూల్యస్తు ద్వివేష్టనః హృదయత్వాయుగలైకత్వం శృణోత్వగ్నిర్ద్వివేష్టనః దేవీరాపస్థయైకత్వం యమగ్నే పృచ్ఛసి ద్వివృతి ఆదరే సప్తకైకత్వం త్వమంగేతి ద్వివేష్టనః వాచస్త్రైక్యం చోపయామ దైక్యమావా ద్వివేష్టనః ఇంద్రవాయు అయం వాంచ రాయాయావాం త్రివేష్టనః సంప్రత్నసార్థయోర్ద్వివృతి ఛందయుక్తైషు దేంతవృతి అచ్ఛిన్నస్యాదిషు ద్వివృతి అయం వే మధ్యమం వినా ఏషతే త్వంతవేష్ట స్యాత్ ఏ దేవాసోద్వివేష్టనః ఆగ్రయాది త్రైక్యమింద్రాద్ దైక్యం మూర్ధాద్వివేష్టనః ధ్రువోధ్రువం చస్తే మధవే చాంతవేష్టన ఇంద్రాగ్ని ఆగజత్రివృతి ఓమా విశ్వే ద్వివిద్వృతి త్రివృతి ఇంద్రమరుత్వస్సు మరుత్వం తందివేష్టన మహాం ఇంద్రో నృవత్రివృతి మహామింద్రోద్వివేష్టన ఆదిత్యేభ్యోనువాకేస్మిన్ ప్రత్యర్థం స్యాచ్చవేష్టనం శ్రద్వామం చ ద్వివిద్వృతి సావిత్రస్త్రిషితాంతవృతి అహం పరస్తాద్ ద్వివేష్ట్యః హ్యగ్నేవాద్వితయైకత హరిరస్యనువాకైక్యం ఇక్ష్వాహీతి ద్వివేష్టనః ఆతిష్ఠచేంద్రమిత్యస్మాత్ ఇంద్రశ్చేతి ద్వివేష్టనః తృతీయం చతురీయం చ వినాగ్నేర్ధం త్రివేష్టనః అగ్నేవద్విటుత్తిష్టన్ అదృశ్యం పూర్వవత్రివృతే ఉదుచిత్రం ద్విడ్వృతే వినోవాచస్త్రివృత్రివృతే విశ్వవిశ్వద్విడ్వృతే అగ్నయే త్వానువాచవృతే ప్రాణాయమే చతుష్టైక్యం రూపేణేత్యనువాచవృతే సమింద్ర పంచసుద్వృతే యజ్ఞయజ్ఞాంతవేష్టనః ఉరూం హీతి త్రివేష్ట్యోగ్నే సముద్రేతి ద్వివృద్వితే త్రివృద్దేవీ రాపయేజ ముఖేషు దశసు ద్వివృతే పరమేష్యాది సప్తైక్యం యయోర్ద్వివృత్పరోంతవృతే ద్వివేష్యో దేవసవిత ధ్రువసాప్సుద్వయైకత అపాంగ్రహాద్వివృద్వితే సంప్రజస్థాంతవేష్టనః ఇంద్రవత్త్రివృద్దేవీ పంచసు స్యాద్వివేష్టనః వాజిన సంతవేష్ట్యః స్యాద్దేవస్య వషలేకత ఏషస్య షత్వవిద్వృతి వాజినస్తంతవేష్టనః ఆపయే త్రితయైకత్వం అస్మే ద్వివృత్పరోంతవృతి వాచస్య సప్తసుద్వృతి సరస్వత్యా అసాంతవృతి అగ్నిరేకాక్షరేణేతి హ్యనువాకాంతవేష్టనః ఏషతే దైకతాత్వగ్నే సహస్రేతి ద్వివేష్టనః ఉపాంశోరంతవేష్య స్యాత్ అపోదేవాద్వివేష్టనః వృష్ణ ఊర్మిశ్రయైకత్వం సవితాత్వానువాచవృతే సోమస్య త్రిహియుగ్మైక్యం సధమాదోద్వివేష్టనః క్షత్రస్యోగ్మం త్రైక్యమవేష్టాశ్చతుష్కమవేష్టనం ఊర్ధ్వామారోహజాద్యర్థవర్గం విద్యాద్వివేష్టనః పంచానాముపరిష్టానామర్థానామంతవేష్టనం సోమస్య త్వాయుగైకత్వం ప్రపద్వేతిద్వివేష్టనః ప్రజాపతే ద్వివేష్య స్యాత్ రుద్రయత్తేంతవేష్టనః ఇంద్రస్య చాంతవృణ్మాతే ద్వివృదగ్నాంతవేష్టనః హంసో ద్వివృచ్చేయసి శ్యోనాసీత్యంతవేష్టనః విషసాజద్వేష్టోభిభూరాదిచతురేకత సవిత్రా ప్రద్వయైకత్వం అశ్యాద్యర్థాంతలిష్టనం వింజాన సప్తశుద్ధివృతే ఆదదే యుగళైకత హస్త ఆధాదిశుద్ధివృతే ప్రతూర్వం యుగళైకత అన్వర్తిముఖాంతలిష్టనం శ్యామ్మఖాంతవృతే కృత్వాయసాద్వేష్ట్య స్యాత్ వసవస్వాంతలిష్టన అదితిష్వాయుగైకత్వం మిత్రదేవోద్వృద్వృత ఉత్య బృహతీత్రివృతే ఆకోదించాంతరిష్టన మాస్వాదిసర్వమంత్రు ద్విదన్నపతే త్రివృతే ద్విదృశానోధ్యాయ అత్రాది సుపన్నశ్రయైకత చితసీత్యంతవేష్ట సత్ సంజ్ఞానం త్రివేష్టన మయి గృహానురాగస్థమంత్రాస్తన్వేత్తివేష్టనా ధ్రువాసి ధనుమంత్రాణాం చతుర్నామేకదేష్టనం కాండాలయోద్వేష్ట్యాస్యు విరాట్యోతిస్త్రయైకత అషాఢాద్యాస్తీకోన వింశతిస్యుర్ద్వేష్టనా పంచానామిమమాదీనాం అర్ధానామంతవేష్టనం సాహస్రమూర్ణాయుమయోస్యంతవర్జంతివేష్టన త్వయ్యవిష్టద్వేష్ట సత్ అపాంతేత్యంతవేష్టన అయం పురోనువాగస్తుహ్యనువాకాంతలిష్టన ధ్రువక్షితిశ్చతుర్ద్రువృతి ఆదిత్యాస్వాత్రివేష్టన సజూరాద్యనువాకేషు వర్జనింద్రాంతలిష్టనం ఇంద్రాగ్నేది ద్యువృద్విశ్వకర్మాది యుగళైకత అగ్నేజాతాం ద్యువృత్రివృత్ సహసాగ్నే స్ఫురీత్రివృతే ఏవ ఆద్యనువాకానాం చతుర్నామంతలిష్టనం అయమగ్నాదిషు ద్యువృతే అగ్నిం హోతాత్రివేష్టన ఏన ఋషయోనువాకే ద్యువృత్తపోంతవృతే ప్రోథదాయో ద్యువృద్వృతి దివయుక్తంతిమోంతవృతే నమ ఆయషు ఖండేషు సద్ధం ప్రతివేష్టనం హిరణ్యాద్యనువాకేషు షట్సు సదంతలిష్టనం నమోస్తోత్రాంతిమఖండ ఇది సదంతలిష్టన అశ్వన్నాదిషు గన్వేషు మంత్రేష్వర్ధాంతలిష్టనం అత్రే మామేత్రేకత్వం శుక్రజ్యోత్యనువాకృతే ఇమం స్తనాదిమంత్రేషు ద్వివృతేతాస్తివృత్త వాజాదయోఖ్యనువాకా అనువాకాంతలిష్టనా విశ్వే అద్యానువాకేస్మిన్ సదర్థం ప్రతివేష్టనం ఘృతాద్వీక్యమృతం తివిడ్వట్పరోంతవృతే అగ్నియునాదయో మంత్రా సర్వే సంతి ద్వివేష్టనా స్వాద్వీ స్వాస్వాదునాధ్యాయే ఉచ్యతే క్రమవేష్టనం మోదయుక్తేజ చాస్తిభ్యస్తాంతవృతే క్షత్రస్య మధ్యవృత్తాత్ర నాస్తి వేష్టనమశ్వినో ప్రథమాదిద్వయైకత్వం జ్ఞాతవ్యం చ మహాత్మభిః అవశిష్టాస్తు మంత్రాయే భవంతి అర్ధాంతవేష్టనాః శూద్రే వ్యవర్జనీయద్దేవా మంత్రాః స్వార్ధాంతవేష్టనాః తస్మిన్ శూద్రే మంత్రేస్య అయక్షీతి పదవేష్టనం ఇమమాద్యాద్వేష్ట్యాస్యుః హోతాదీనామంతవృతి అశ్విన ఉచ్చానువాకే సత్ యజేతి పదవేష్టనం దేవం బ్రహ్యాదిశుద్ధివృతి దేవో అగ్నిరథాంతవృతి అగ్నిమద్య సూపస్థా స్వామద్యేతి త్రయేకత తేజోంతవృతి మాద్యువృతి అభిదాయుగళైకత ద్వివేష్ట్యో యోంతవృచ్చాగ్న హింకారాయానువాకృతి హిరణ్యపాణ్యాదినవాదీజనశ్చద్వివేష్టన విభూరవేష్టనో దేవా ఆశాపాలాద్వివేష్టన కాయాదిలోక్యనువాకా అనువాకాంతవేష్టనా ప్రజాపతయ ఇత్యస్మిన్ ఖండే సదంతవేష్టనం యప్రాణతో ద్వివేష్ట్య సత్ చంద్రమాస్తంతవేష్టన యుంజంత్యాదిత్రిశుద్ధివృతి వసవస్వాయుగైకత తస్మిచ్చతురుషు వాయుష్వా పంచశుద్ధ్యాద్వివేష్టనం అగ్నిపశుర్మధ్యవర్జం ద్విదంబేనువాకృతి ఉత్సక్త్యాద్యనువాకస్థ మంత్రాస్తన్వేత్తివేష్టనా అశ్వస్వార్భచత్వాష్ట్రౌ లోమాద్యర్థాంతమేకత రోహితార్థసమాయుక్త క్షితిరంధ్రోంతలిష్టన శుద్ధమానసమాయుక్త బలిప్తార్థాంతలిష్టనం దృశ్యర్థయుక్తషడ్వాదిద్వైక్యం శిల్పా అసాంతవృతి సప్తసూర్ధ్వానువాకేషు మంత్రాణామంతలిష్టనం శాదందర్భ్యనువాకానాం నవానామనువాకృతే యస్యాదయస్సు సర్వే చ మంత్రాస్వార్థాంతవేష్టనాః అగ్నిశ్చాదిషుఖండేషు సర్వేష్వార్థాంతవేష్టనం ద్విభిక్షమాస్తేత్యధ్యాయే స్యాద్యశ్చిత్ పంచవేష్టనః సంవత్సరోస్యనువాకః అనువాకాంతవేష్టనః సమిధేంద్రాదిమంత్రేషు ప్రత్యర్థం వేష్టనం భవేతి శుచిమాదిషు మంత్రేషు తొంతవృత్యాంతిమో ద్విపదే సమిద్ధో అన్యన్నాదౌ ఆచారభ్య మంత్రాద్దివేష్టనాః అంత్యానామనువాకానాం కయానామనువాకవతే ద్విపదస్యాజరాధ్యాయే బృహన్నితి తు చాంతవతే ద్విపద్యజ్ఞాగ్రతోధ్యాయే ద్విభిరక్తుభిరంతవతే విశ్వాని చ విభక్తారం ద్విభజన్యంతవేష్టనాః సహస్రశీర్షేత్యధ్యాయే సర్వేష్వర్ధేషు వేష్టనం ఇదం వాచాంతవర్జన్మే ఛిద్రం చక్షుర్దివేష్టనః ఊచిభిర్యుక్కయా త్వన్న ఊర్త్యాదిషు ద్విభిర్ద్విభిర్ అహానిశం త్రివిర్దేవీ అభిష్టయ ఇది ద్విభిర్ దౌశాంతిరంతవేష్ట్య స్యాత్ ధృతే జింహత్రివేష్టనః యోక్తేంతవన్నమస్తే చ యతస్తచ్చద్దివిడ్డివిడే ఆదదే పంచరీకత్వం ప్రైతు బ్రహ్మేతి తు ద్విడే మఘస్యాది ప్రైకత్వం యమాయేత్యనువాచవతే ద్విగర్భోనువాచస్తు విశ్వాసాంత్యం వినా త్రివిడే ఆదదేతి చతుష్టైక్యం యస్తే ద్విపరోంతవిడే సముద్రాదిద్వయైకత్వం యమాయేతి ద్వివేష్టనః విశ్వా ఆశాః పంచకైక్యం స్వాహాపూష్ణేనువాచవతే అభీమంతు ద్విపద్యాతే చతుష్టైక్యమచిద్విపదే స్వాహాప్రాజ్యనువాకానాం అష్టానామనువాకవతే ఆయాసాదిద్వయైకత్వం యమాయేత్యంతవేష్టనః ఈశావాస్యాదిమంత్రేషు సర్వేషు స్యాద్దివేష్టనం ఇది శుక్లైజుఃకాండ శాకీయాక్రమకార్యా సంహితా నయతే సూర్యం పదం చ శయినః పదం క్రమశ్చ నయతే సూక్ష్మం యత్తత్పదమనామయం హ్రస్వపూర్వో శనుస్వారః దీర్ఘాన్నాసికో భవేత్ ద్యుత్తం పరంచేన్న తథా క్రమకాలేతు వాజినాం అస జటాది విగతిలక్షణం జటామాలా శిఖారేఖా ధ్వజోదండో రథోఘనః అష్టౌ వికృతయః ప్రోక్తాః క్రమపూర్వా మహర్షిభిః జటాది వికృతీనాంగే పారాయణ పరాయణాః మహాత్మానో ద్విజశ్రేష్ఠాః తే జ్ఞేయాః పంక్తి పావనాః క్రమం యథోక్తం ప్రబ్రూయాత్ విక్రమేణ క్రమేణ చ సలక్షణం సత్వసంధౌ యథా సా ప్రోచ్యతే బుధైః స్వాపూర్వాంశం పదద్వంద్వం స్వాగర్భే త్రిచతుష్క్రమే పునరుక్తమసందేహార్థం యథాత్వం న చార్హతి అనుక్రమశ్చోత్క్రమశ్చ విక్రమోభిక్రమస్తథా సంక్రమశ్చేతి పంచైతే యథాయాం కచిదాక్రమాః నస్థితోపస్థితే యే స్యుః యథాయాం విక్రమే నతే వర్జయిత్వా విశ్వదీవ విశేష విషయాన్ విధీన్ వైకత్తికాన్ జాగరణం ప్రమాణం మధ్యగత్రయే సంధౌ ఆద్యంతయో ప్రాతిసాఖ్యం మానం సర్వస్వరేషు తు సవర్ణే భిత్తౌ స్పరిశాత్ స్వరేయాతి వదామిహ స ఏవ సంధినాన్నైక్యం ఆపన్నోపి ప్రకృష్యకః ఓంకారాంతరిపాతానాం విక్రమేస్తి ప్రకృష్యత స పూర్వాకార ఓంకారః ప్రయాత్యోం భావమత్రిః అయమేవ హి శాస్త్రార్థః సర్వాసు వికృతిష్వి మాలామాలేవ పుష్పాణాం పదానాం గ్రంథినీహితా ఆవర్తంతే త్రయస్తస్యాం క్రమం విక్రమ సంక్రమాః బ్రూయాక్రమ విపర్యాసౌ అర్ధర్గస్యాదితోంతతః అంతంచాదిన్నయే దేవం క్రమమాలేతి గీయతే పదోత్తరాంజటానేవ శిఖామార్యాః ప్రచక్షతే క్రమాద్దిత్రి చతుఃపంచ పదక్రమముదాహరేతి పృథక్ పృథక్ విపర్యస్య రేఖామాహుః పునఃక్రమాత్ బ్రూయాదాదే క్రమం సమ్యక్ అంతాత్ ఉత్తారయేదిది వర్గే వారితి వాయస్య పఠనం సద్వజ స్మృతః క్రమముక్త్వా విపర్యస్య పునశ్చ క్రమంతరం ఆర్ధర్చాత్ ఏవముక్తోయం క్రమదండోపిలీయతే క్రమవత్క్రమణం కుర్యాత్ విక్రమం చ పదే పదే స్వరసంధిసమాయుక్తం ఏతద్దండస్ అపరం లక్షణం పాదశోర్ధత్రిషో వాపి సహోక్త్యా దండవద్రథః అంతాక్రమం పఠే పూర్వం ఆదివర్యంతమానయేది ఆదిక్రమం నయేదంతం ఘనమాహుర్మనీషిణ ఇదం అప్రసిద్ధగణలక్షణం శిఖానుపర్యస్ తత్పదాని పునః పఠేది అయం ఘన ఇది ప్రోక్త ఇత్యష్టౌ వికృతి పఠేది ఇదం ప్రసిద్ధిగణలక్షణం ఓం యథా ది వికృతిలక్షణం సంపూర్ణం.